మెలకువలు కొలువై వెలిగే శ్రీ ఆది లక్ష్మి, శ్రీ ఆది లక్ష్మి, శ్రీ ఆది లక్ష్మి, శ్రీ ఆది లక్ష్మి, శ్రీ ఆది లక్ష్మి. శ్రీ హరి రాణి అలికులవేణి ఆదివనాదివి నీవే తల్లి, కొలి పలుకుల మెలకువలు కొలువై వెలిగే శ్రీ ఆది లక్ష్మి, శ్రీ ఆది లక్ష్మి, శ్రీ ఆది లక్ష్మి, శ్రీ ఆది లక్ష్మి, శ్రీ ఆది లక్ష్మి. బంగారు పంట దీపాని వయ్యావు లోకాల కంట, చేరావు తల్లి గోవిందు జంట, ఐశ్వర్యముందమ్మా నీవేను వెంట. ఈ విశ్వ కావ్యాన శ్రీకారమయ్యావు విశ్వాధినేత్రి సౌవర్ణగాత్రి, బ్రహ్మాది వందిత శ్రీపాద పద్మ, దేవాది దేవి భువనేశి లక్ష్మి. శ్రీహరి రాణి అలికులవేణి ఆదివనాదివి నీవే తల్లి, విష్ణుమూర్తి శ్రీరాముడైతే సీతమ్మవైనావు ఓ భూమి పుత్రి, అచ్యుతమూర్తి శ్రీకృష్ణుడైతే రుక్మిణి వైనావు ఓ గోప శక్తి, లోకేశు విష్ణుని ఏనాడు వీడని ఆది ఇల్లాలివి ఆదిమ శక్తి. నిన్ను చేపట్టాక కేశవ దేవుడు శ్రీమంతుడయ్యాడు ఆరాధ్య లక్ష్మి. శ్రీహరి రాణి అలికులవేణి ఆదివనాదివి నీవే తల్లి, విశ్వమంతా నిర్వహించేవమ్మా ఓ సిద్ధలక్ష్మి, యోగాల గమ్యం వాగర్దసారం అందించే తల్లివి ఓ మోక్ష లక్ష్మి. దిక్పాలురంతా నీ బంటులమ్మ, దీవించుమమ్మా దేవి మా లక్ష్మి. శ్రీహరి రాణి అలికులవేణి ఆదివనాదివి నీవే తల్లి, కొలి పలుకుల మెలకువలో కొలువై వెలిగే శ్రీ ఆది లక్ష్మి, శ్రీ ఆది లక్ష్మి, శ్రీ ఆది లక్ష్మి, శ్రీ ఆది లక్ష్మి, శ్రీ ఆది లక్ష్మి, శ్రీ ఆది లక్ష్మి, శ్రీ ఆది లక్ష్మి, శ్రీ ఆది లక్ష్మి, శ్రీ ఆది లక్ష్మి.